అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంగులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరుబడి గొలుతున్. పరమ భాగవతులరా, శ్రీ మహాభాగవతంలో వృత్రాసురుడు దేవతలను జయించాడు. ఆ దేవతలు భయపడి విష్ణుమూర్తిని శరణు పొందుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం. పంచమహాభూత పరినిర్మితం వైన ముజ్జగంబులకెల్లనొజ్జయైన బ్రహ్మయునేమును పరగనందరు కూడి యవ్వనికై పూజలిత్తుమెపుడు. అట్టి సర్వేశ్వరుండాగమ వినుతుండు సర్వాత్మకుడు మాకు శరణమగును. అతి పూర్ణకాము అహంకార దూరుని సముని శాంతుని కృపాస్పదుని గురుని మాని అన్యుని సేవింపబూను నట్టి కపటశీలుని. అతి పాపకర్మ బుద్ధి శునక వాలంబు పట్టుక ఘనతరాబ్ధి దర్యజూచుటగాదే తామసమునా. ఈ భూమి గాలి నీరు నిప్పుతో ఏర్పడినటువంటి ఈ యొక్క మూడు లోకములకి కూడా గురువు పరమాత్మ ఆయనే, బ్రహ్మదేవుడు మొదలుకొని మేమందరం కూడా ఆయన అనుచరులమైనటువంటి మేము, ఆ సర్వేశ్వరుడు ఆగమ వినుతుడు ఆయన్ని మర్చిపోయి ఏదేదో మేము చేస్తూ ఉన్నాము, పాపకర్మ బుద్ధులము మేము కనుక అటువంటి ఆయన్ని విడిచిపెట్టి పనులు చేయాలి అని చూసేవాడు ఎటువంటి వాడు అనంటే, కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని ఈదుతానికి ప్రయత్నం చేసినట్లుగా ఉన్నది అని అంటూ ఉన్నారు ఆయన. దీనిని ఒక రకంగా ఈయన వేమన కూడా అంటుంటాడు, కుక్క తోక పట్ట గోదావరి ఈదునా అని. కుక్క తోక పట్టుకుంటే గోదావరి ఏమన్నా ఎదగలుగుతాడా అని అంటాడు ఆయన. ముందే పోతన గారు ఈ మాట ముందు చెప్పుంచారు అన్నమాట, సముద్రాన్ని దాటగలుగుతాడా కుక్క తోక పట్టుకొని అని. ఎలాగో అలాగే ఆ సర్వేశ్వరుడిని విడిచి ఇతరులను ఆశ్రయించిన వాడు ఎవడు కూడా ఈ సంసార సముద్రాన్ని దాటలేడు. దేవతలమైన మేమిట్టి దేవదేవు సర్వలోక శరణ్యుని శరణుజొచ్చి బలితమైనట్టివి అని ఆపదల బాసి మీరు శుభములు చేకొను వారమిప్పుడు. కనుక దేవతలమైన మేము, సర్వలోక శరణ్యుడు నారాయణుడు అందరినీ రక్షించేటటువంటి వాడు ఆయనే, ఆయన్ని శరణు పొందుతూ ఉన్నాము అన్నారు. అట్లా స్తోత్రం చేస్తూ ఉన్నారు దేవతలు. వారికి భక్తవత్సలుండైన వైకుంఠుండు ప్రసన్నుండయ్యే. ఆ వైకుంఠుడు విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. సామాన్యంగా కనిపించడం ఆయన ఎప్పుడు కూడా, ఈ బ్రహ్మాది దేవతలు కూడా ఏదో ఆ క్షీర సముద్రానికో ఎక్కడికో పోయి ప్రార్థన చేస్తే ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆయనంతట ఆయన బయటికి వస్తేనే తప్ప, లేకపోతే ఎవరికీ కూడా కనిపించేవాడు కాదు. ఆయన వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. వీరి ఎందున్నటువంటి వాత్సల్యంతో తన సేవకులలోన తడబడు రూపం శ్రీవత్స కౌస్తుభ శ్రీలు దెలుప వికచాబ్జములతో వడ వీడ్వడు కన్నుల కడల దైవారెడు కరుణ దెలుప నెల్లలోకములకు నిల్లైన భాగ్యంబు కాపురంబుండెడు కమల దెలుప మూడు మూర్తులకును మొదలైన తేజంబు ధాత బుట్టించిన తమ్మి దెలుప బుద్ధి బోల్పరాని పుణ్యంబు తత్పాద కమల జనితయైన గంగ దెలుప అప్రమేయుడభవుడవ్యక్తుడవ్యయుడాది పురుషుడు అఖిలమూది యొప్పేజ్ఞే. ఎలా ఉన్నది ఆయన యొక్క దివ్య రూపము అంటే, సేవకులు తడబడిపోతూ ఉంటూ ఉంటే వారిని దయతో రక్షించాలి అనేటటువంటిది శ్రీవత్సవం కౌస్తుభ శ్రీ. శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ, కౌస్తుభము ఒక మణి, అలా ఒకదానికి ఒకటి అవి తడబడుతూ ఉన్నాయి. అంటే కాసేపు ఆ పుట్టుమచ్చకి పైకి వస్తూ ఉంటుంది ఈ కౌస్తుభము, మరి కాసేపు ఇటు ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ శ్రీవత్సము కూడా ఒక్కొక్కసారి దీనిని కప్పివేస్తూ ఉంటుందట. ఎంత అద్భుతమో చూడండి, మరి తడబడేటటువంటి రూపం అట అది. అంటే దీనికది దానికిది తడబడుతూ ఉన్నాయి. అందుకే ఆ పరమాత్మ యొక్క ఆభరణములు కానీ ఆయుధములు కానీ వనమాల ఆ దండ వీరందరూ కూడా నిత్యం సూర్యులు అంటే జీవులే. వీరందరూ కూడా ఆ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కూడా జీవ అంశ ముక్తులు, నిత్యసూరులు అంటారు వీరిని. అది కూడా కాసేపు ఆదరిని కాసేపు ఈదరిని కనపడుతూ ఉన్నదట. ఏమిటనంటే తడబాటు, సేవకులు తడబడిపోతూ ఉంటే అవి కూడా అటు ఇటు తడబడుతూ ఉంటాయట. అంత తొందరగా వస్తూ ఉన్నాడు ఆయన అని ఇది సామాన్య జనులకు తెలియదు. తెలియక వారందరూ ఆదిశేషుడు అని అంటే ఏదో ఆ కశ్యప ప్రజాపతికి తర్వాత కద్రువకి పుట్టినవాడు అనుకుంటారు. అది అవతారమైనది. గరుత్మంతుడు వినతకు పుట్టినవాడు అనుకుంటారు. అది అవతారము. ఈ పురాణాలు చెప్పేటటువంటి వారందరూ కూడా వారికి పాపము ఈ విషయాలు తెలియవు. అవి వారి తప్పేం కాదది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఆళ్వార్లు చెప్పినటువంటి వాటి ద్వారానే మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అలాగే ఆ పరమాత్మ యొక్క ఆభరణములు కానీ ఆయుధములు కానీ అన్నీ కూడా నిత్యసూరులే. ఈ విషయాన్ని భగవద్ రామానుజుల వారు మనకు శరణాగతి గజ్జలో కూడా తెలుపుతూ ఉంటారు. ఆయన ఆభరణాలన్నీ పడుకునేటప్పుడు మెత్తగా అయిపోతాయట, పుష్పాలలాగా. అవి తీసేయటము, మళ్ళీ ఏదో గూట్లో పెట్టడమో డబ్బాల్లో పెట్టడమో ఏమి ఉండదు. అలా ఉంటాయి సుమా అంటాడు ఆయన. వాటికి మెరుగుపెట్టాల్సిన పని లేదు, అవి నీరెక్కేవి కాదు అని. అదిగో ఇవన్నీ నిత్య సూరులు. వికచాబ్జముళ్ళతో వీడ్వడు కన్నుల కడా కడల వికసించినటువంటి సహస్ర 1000 రేకుల తామరలు, ఆ తామరలు లాగా వికసించి చాలా వెడల్పుగా ఉన్నటువంటి యొక్క చివర కరుణ తెలుస్తూ ఉంటుందట. మామూలుగా అయితే కళ్ళని ఒక్కొక్కసారి కోపమో ఒక్కొక్కసారి ఉదాసీనతో ఏదో ఉంటుంటుంది, కానీ ఎప్పుడు కూడా దయ కంటి చివరన ఉంటుంది ఆయనకి. ఎల్లలోకములకు నిల్లైన భాగ్యంబు. ప్రపంచం మొత్తానికి ఈయనే సుమా భాగ్యదాత, ఇచ్చేటటువంటి వాడు అనే సంగతి ఆ కాపురం ఉన్నది అక్కడ, ఆ వక్షస్థలంలో ఉన్నది కమల లక్ష్మీదేవి, ఆమె చెబుతూ ఉంటుంది. మరి సంపదలన్నింటికీ ఆ తల్లే కదా, ఆకరము ఆమె నుంచే వస్తూ ఉంటాయి అందరికీ. కనుక ఆమె అక్కడ ఉంటుంది, కాపురం ఉంటుంది అక్కడ. ఇక మూడు మూర్తులకు మొదలైనటువంటి తేజము, సృష్టి స్థితి లయములు, ఈ మూడింటికి కూడా నిదానమైనటువంటి యొక్క తేజస్సు ఉన్నది. అది బొడ్డి తమ్మి తెలుపుతూ ఉన్నదట. అంటే నాభి, ఆ నాభిలో ఉన్నటువంటి తేజస్సు, అక్కడ ఉన్నటువంటి పద్మము, దాని ద్వారానే పుడుతూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని ప్రక్కనే ఆ కమలములోనే సాంబమూర్తి కూడా. ఇది కూడా చాలామందికి తెలియదు. ఎక్కడెక్కడో ఏదేదో అనుకుంటూ ఉంటారు, కానీ ఏయోయో పురాణాల్లో రకరకాలుగా కథలు గాథలు ఉంటాయి అనుకోండి. ఈయన పుట్టాడు, తర్వాత ఆయన పుట్టాడు, తర్వాత ఆయన పుట్టాడు అన్నట్లుగా. అలా కాదు, ఇద్దరు కూడా దాని మీదే కనపడుతున్నారట. మరి ఇది ఎక్కడండి ఉన్నది అని అంటే భగవద్గీతలో మనకి విశ్వరూప సందర్శన యోగంలో కనపడుతూ ఉంటుంది. బ్రహ్మాండమీశం కమలాసనస్థం అంటాడు అర్జునుడు. స్వామి, కమలము అనే ఆ పద్మములో బ్రహ్మదేవుడు కనపడుతున్నాడు, ఆ పక్కనే ఈశం పరమశివుడు కూడా కనపడుతున్నాడు అయ్యా అంటాడు. అలా ఈశత్వాన్ని తెలియచేస్తూ ఉన్నది అది. ఈయనే మొదలు, మూడు మూర్తులలో ఈయనే మొదటి తేజము అని అర్థం. మూడు మూర్తులలో ఈయన మొదటివాడు. అంటే మధ్యే విరించి గిరిశ అంటారు పరాశర భట్టర్ వారు కూడా. ఇది ఒక అవతారము, ఆ విష్ణుమూర్తి అనేది కానీ నారాయణుడు అనేది కానీ ఒక అవతారం ఆ మధ్యలో ఉన్నటువంటిది. బుద్ధి పోల్పరా అని పుణ్యంబు తత్ప ఆద కమల జనితయ ఈయన గంగ తెలుపా. మరి పుణ్యము ఉంటుందే ఈ ప్రపంచానికి పుణ్యప్రదమైనటువంటి వాడు కదా ఆయన, పుణ్యశ్లోకుడు, పుణ్యకీర్తనుడు. ఆయనని తలంచుకుంటే చాలు పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది అనే సంగతి ఏం చెబుతూ ఉందంటే గంగానది తెలుపుతూ ఉన్నది. ఆయన పాదముల్లో నుంచే పుట్టింది గంగా. మరి గంగే పాపాలు పోగొట్టేటప్పుడు ఆ పాదాలకి పాపాలు పోగొడతాయి అని ఇంకా వేరే చెప్పాలా? అప్రమేయుడు ఆయన ఎటువంటి వాడు అని అంటే ఇదిగో ఇంత ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పటానికి కొలతకి సాధ్యం కాదు. ఆయన అభవుడు, ఒకసారి ఏదో ఈ కాలంలో పుడతాడు ఆ కాలంలో పుడతాడు అనేటటువంటి వాడు కూడా కాదు. ఆయనకి ఇన్నేళ్ళ అన్నేళ్ళ ఎవరికంటే పెద్ద ఇలాంటిది ఏమీ లేదు, అసలు పుట్టుకే లేనివాడు ఆయన. పైగా భవం అంటే సంసారం అని కూడా అర్థం. ఆయనకి సంసారము లేదు, సంసారం అంటే అజ్ఞానం. అవ్యక్తుడు, వ్యక్తం కానివాడు అంటే మన ఇంద్రియాలకి గోచరం కాడు ఆయన. ఈ ఇంద్రియాలతో చూడాలంటే సాధ్యం కాదు. కానీ మన అదృష్టం ఏమిటంటే ఆయన రామకృష్ణాది రూపములు ధరించి మాంస నేత్రములకే కనపడ్డాడు. ఒక అవ్యక్త రూపం ఉంటుందని అర్జునుడికి చెబుతాడు ఆయన గీతలో. ఇది మొత్తమంతా కూడా ప్రపంచమంతా కూడా అవ్యక్త రూపంతో నేను ఉంటాను సుమా అని అంటాడు ఆయన. అవ్యయుడు ఎక్కడ ఎలా ఎన్ని రూపాలతో ఉన్నా కూడా ఏ విధమైనటువంటి మార్పు లేనివాడు ఆ దివ్యమంగళ విగ్రహంలో. ఏదైనా కొరత ఉంటుందా అంటే ఏం లేదు చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఇన్ని రకాలైన అవతారాలు ఎత్తుతూ ఉంటే ఒక రూపంలో నుంచి మరొక రూపం వచ్చిందా, మరి వస్తే ఇది తగ్గిపోవాలిగా అనేవాళ్ళు అడుగుతూ ఉంటే అలా కాదు. ఒక వెలిగించిన దీపము ఉంటే దానికి మరొక దీపం వెలిగించారనుకోండి, ఇది వెలుగుతూనే ఉంటుంది, ఇంకొకటి వెలిగించండి అది వెలుగుతూ ఉంటుంది. దీన్ని అన్ని ఎన్ని వెలిగించినా సమానంగానే ఉంటాయి, అవి తగ్గవు. అలాగే వ్యయము అనేటటువంటిది లేదు ఆయనలో. అదే విషయాన్ని కూడా అవ్యయాత్మ అని కూడా భగవద్గీతలో కూడా చెబుతాడు. అటువంటి ఆది పురుషుడు అఖిల మోది ఎల్లప్పుడూ కూడా అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. ఆయన కనిపిస్తే చాలు, ఎక్కడ చూసినా చూడండి పోతన గారు ఆ పరమాత్మని ఎప్పుడు కూడా ఎన్నో విశేషణాలతో చెబుతూ ఉంటాడు. రామానుజుల వారు కూడా అంతే, తన గ్రంథాలలో ఎక్కడ పరమాత్మ సంగతి వచ్చినా కొన్ని కొన్ని విశేషణాలలా గుప్పించి వదిలిపెడుతూ ఉంటాడు ఆ భాష్యాలలో అన్నిటిలో, గీతాభాష్యంలో మరీని. అంతటి ఇప్పుడు బ్రహ్మసూత్ర భాష్యాల్లో కూడా ఎక్కడ సూత్రాలలో పరమాత్మ అనే ఉంటుంది తప్ప లేదు బ్రహ్మ, అసలు పరమాత్మ కూడా అనరు వాళ్ళు, బ్రహ్మ అనే అంటారు. అక్కడ పురుషోత్తముడు నారాయణుడు అంటూ ఆయన అనేకమైన పేర్లని చెబుతూ ఉంటాడు ఆయన. అలాగే భక్తులకి ఇవి అప్రయత్నంగా వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి వాడు ఆ దివ్య తేజస్సుతో ప్రత్యక్షమైతే అఖిల మోది అందరికీ సంతోషమే కనుక ఆనందపడిపోయారు వీళ్ళందరూ కూడా, భయమంతా పోయింది. ఇట్లు జగన్మోహనాకారుండైన నారాయణుని కృపావలోకన ఆహ్లాద చకిత స్వభావ చరితులై. ఆ నారాయణుని యొక్క కృపావలోకనము, ఆ దయతో కూడినటువంటి చూపులవి, దయే అలా ప్రసరించితే ఆహ్లాదము అయింది వీరికంటే, సంతోషం పోయింది, ఆ మొత్తం బాధంతా పోయింది. హాయిగా సాష్టాంగ నమస్కారం చేసి పాలభాగ పరికీలిత కర కమలులై ఇట్లనిరి. పాలభాగము నుదుటను పెట్టారు, చేతులు పెట్టి అందరూ కూడా ఏకకంఠంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దండంబు యోగీంద్ర మండలను తున్నకు దండంబు శాంగకో దండునకును దండంబు మండిత కుండలద్వయునకు దండంబు నిష్ఠుర భండనునకు దండంబు మత్త వేదండ రక్షకునకు దండంబు రాక్షస ఖండనునకు దండంబు పూర్ణేందు మండలముకునకు దండంబు తేజ ప్రచండునకును దండమద్భుత పుణ్యప్రధానునకును దండముత్తము వైకుంఠధామునకును దండమాశ్రిత రక్షణ తత్పరునకు దండమురు భోగినాయక తల్పునకును. దండము నమస్కారం స్వామి అంటూ ఆ దేవతలందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ పోతన గారి విశేషం ఏమిటంటే, ఇక్కడ ఇంతకుముందు అర్థంలో చెప్పాడు, ఈ పద్యమంతా కూడా శబ్దము, శబ్ద చిత్రం అన్నమాట. అదే ఆ ఒకే పదాన్ని అనేక సార్లుగా తీసుకొచ్చి సున్నాతోడా వచ్చేటట్లు అక్కడ ఇక్కడ కూడా దాదాపుగా ఈ దండం అనే పదాన్ని 12 సార్లు ఉపయోగించాడు. నీ ఒక్కొక్క అక్షరానికి దండమయ్యా అన్నట్లుగా మహాభాగవతం వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రమును ప్రతిపాదించేది కనుక ఉన్నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు ఉన్నట్లుగా 12 దండాలు ఇవి ఇది ఈ పద్యములో చూపించాడు ఆయన. కలంక ఏదో ఒక విచిత్రం ఉంటుంది ఆయన దాంట్లో. ఇక ఆయనకి నమస్కారం చేసి అంటూ ఉన్నారు, స్వామి చిక్కిరి దేవతావరులు చిందర వందరలైరి ఖేచరుల్ సృక్కిరి సాధ్య సంఘములు సోలిరి పన్నగులు ఆజి భూమిలో మ్రక్కిరి దివ్యకోటి కడు మ్రగ్గిరి యక్షులు వృత్రుచేతని చిక్కిన వారినైన దయసేయుము నవ్వకయుండనోహరి. స్వామి అయిపోయింది అందరి పని, అదే వయోనులు ఉన్నారే వారంతా భూమి మీద వారని చెప్పాను మొదలే. అంటే మన ఈ భూమి సప్తద్వీపాలుగా అనేక వర్షములు అనే పేరుతో, ఇలావృత వర్షము, రమ్యక వర్షము, హిరణ్య వర్షము అని అంటూ ఆనాటి పేర్లు అవన్నీ కూడా, ఈ ద్వీపములు ఇవన్నింటికి కూడా ఈనాటి నామాలు కొందరు సేకరించి ఉంచారు. ఆనాటి మ్యాప్లు ఈనాటికి గుర్తించేటట్లు ఈ పేర్లు, ఇప్పుడు మారిపోయిన పేర్లు ఎలా ఉన్నాయో. మన భారతీయ విజ్ఞానము చాలా గొప్పది అని నేను మనవి చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. వీళ్ళందరూ కూడా ఆయా భూమి మీద ఉన్నటువంటి వారే. వీరందరూ రుద్రుడు చేత మొత్తం అందరూ కూడా పరాజితులైపోయారు. స్వామి కాపాడాలి నీవే. అరయం ఆతేజములతోడనాయుధములు మృంగి భువనత్రయంబును మృంగుచున్న భీకరాకారు రుద్రుని పీచమణచి ఎల్ల భంగుల మా భంగమీగుమభవా. ఏం చేస్తాం స్వామి, మా తేజస్సులు మా పరాక్రమాలతో పాటు ఆయుధాలు కూడా మింగేశాడు వాడు. ఏదో పేలాలు తిన్నట్టు తినేస్తున్నాడు. ఎన్ని కత్తులు గొడ్డళ్ళు ఏవి ప్రయోగించినా ఇరిసేసి నవిలేస్తున్నాడట. అలా అప్పుడు మనకి కనపడుతూ ఉంటారు కదా, ఏది వీటిల్లో రోబోలు అలాంటివి వచ్చి అన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఇలా పిండేసి తినేస్తూ ఉంటాయి. ఆ రోబో లాంటి వాడే వృత్రాసురుడు. ఆ వృత్రాసురుని లాంటి వాళ్ళు అసలు రోబోలు అని చెప్పుకోవాలి. ఆయనే ముందు అట్లాంటి వాడు మొత్తం మింగేస్తున్నాడు అని చెప్పారు. పరమ పురుష దుఃఖభంజన పరమేశ భక్తవరద కృష్ణ భవ విదూర జలరుహాక్ష నిన్ను శరణంబు వేడదము అభయమిచ్చి కౌమయ్యా మమ్మూ. అదే కదా నా వినతి, ఇదే కదా. కథల కోసం కాదు మనం కూర్చున్నది, అంతరార్థాలు అంతకంటే అవసరం లేదు. పోతన గారి కవిత్వ రసాస్వాదన, ఎన్ని పదాలతో ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు అంటూ ఉన్నాడు. పరమ పురుష దుఃఖభంజన పరమేశ భక్తవరద కృష్ణ భవ విదూర జలరుహాక్ష. భక్తి పరవశంతో పలుకుతూ ఉంటాడు ఆయన. పలికించేవాడు రాముడు, పలికేది భాగవతం. రక్షించవయ్యా. తేజంబునాయువును విభ్రాజిత దివ్యాయుధములు పరువడి రుద్రుండాజి ముఖంబున మృంగెను మహజయమింకెందు చెప్పుమా జగదీశ. ఆయుధాలతో సహా మింగేశాడు స్వామి. ఇంకా మాకు జయం ఎక్కడా, మమ్మల్ని ఏం చేయమంటారు అని ఇట్లతి మనోహర చతుర వచనంబుల భక్తి పరవశులై వినుతి చేయుచున్న దేవతలను చూచి. ఆయన మాటల్ని ఆయనే చెబుతున్నాడు. మనోహరమైనటువంటి వచనములట, అంటే ఆ భక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడు అమృతప్రాయంబులకు గంభీర భాషణంబులనిట్లనియే, అమృతపు జల్లు లాంటి మాటలు. ఆ మాటలే ఆ సుఖాన్ని ఇస్తూ ఉంటాయి మనకి. మరి చాలామంది చెబుతూ ఉంటే వారి మాటలు ఆనందం కల్పిస్తూ ఉంటుంది, మరి కొంతమంది చెబుతూ ఉంటే కర్ణ కఠోరంగా ఉంటుంది. అలా ఆ అమృతం జల్లులలాగా వస్తూ ఉన్నాయి. అదిగో ఆయన మాటలు మనకు ఇప్పుడెక్కడ వినపడతాయ్యా అంటే, ఇదిగో ఈ భాగవతంలో వినపడతాయి. ఇదొక మోక్ష గ్రంథము, ఆ తిరువాయుమళి అదొక మోక్ష గ్రంథము. ఇది సంస్కృతంలో చెబితే మన అదృష్టం తెలుగులోకి వచ్చింది. నమ్మాళ్ళు వారు వారి మాతృభాష వారు తమిళంలో చెప్పారు, దాన్ని మనం సఠారి వేదంతో చెప్పుకుంటూ ఉన్నాం. అద్భుతమైనటువంటివి రెండు మోక్ష గ్రంథములు, అమృతప్రాయము చెబుతూ ఉన్నాడు ఆయన. మధుపస్థానం బగుమీ సదముల సుజ్ఞానమునకు సంతోషమునం వదలే మది ప్రీతి నొందితి వదలక నా భక్తి వడమి వ్యర్థం బగునే. మీరు మీ జ్ఞానము మీ యొక్క స్తోత్రములు సంతోషించాను, నా భక్తి మీకు ఉన్నది కనుక అది వ్యర్థం కాదయ్యా. కనుక నాయందు అతి ప్రీతుండనైన నాయందు భక్తులకు వందరాని అర్థంబు లేదు, కావున మీకు శుభం బయ్యడు. నన్ను కోరిన వారికి వ్యర్థంగా ఏది పానీయను సుమా, వారికి ఏది కావాలంటే అది ఇస్తా నేను, ఎక్కడికి పోదు. దధీచి అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు, ఆయన విద్య అతిశయం చాలా గొప్పది. ఈ నారాయణ కవచము ఆయన దాన్ని వశం చేసుకున్నాడు, ఆయన శరీర మయము అంతా మొత్తం అంతా కూడా నారాయణ కవచమయం చేసుకున్నాడు. ఆయన వెన్నెముక తీసుకోండి, అది ఆయుధంగా తయారు చేసుకోండి, అప్పుడు పోయి ఆ వృత్రాసురుడిని జయించండి అని చెప్పి ఉపాయం చెప్పాడు. సరే, సంతోషంతో నమస్కరించి వారు వెనుదిరిగారు. ఇక తర్వాత రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.